కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, కృపయే కృపయే మారణి దైవ కృపయే, కృపయే కృపయే మారణి దైవ కృపయే, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. పోవు సమయములెల్లా నన్ను ఆదుకొను కృపనిదే, బలహీన సమయములెల్లా నన్ను బలపరచు కృపనిదే, కృపయే కృపయే మారణి దైవ కృపయే, ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. పాపముచే బొంగిన నన్ను జాలితో చూసిన కృప, అయోగ్యునిగా బ్రతికిన నన్ను యోగ్యునిగా చేసిన కృప, కృపయే కృపయే మారణి దైవ కృపయే, ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, కృపయే కృపయే మారణి దైవ కృపయే, కల్వరి ప్రేమ కరుణించు ప్రేమ, యేసుని ప్రేమ మారణి ప్రేమ,